శుభ్రాయ తమస్వినాస్వస్వాగిరో దస్రాజుషాణాయువాకో అవ్యాని చ ప్రతిభృతా వీరం నా ప్రభామందాం త్రిమద్యాన్యస్తురరం గంతం హవిషో వీతయే మే ఇదో అర్యో హవరాణి శ్రుతం నా ప్రభాథో మనోజవాలియర్తి తిరోరజాంశ్వినాశోజీ అస్మభ్యం సూర్యావసూయాన అయం హయద్వాం దేవయా భువద్రీరుద్భో విభక్తి సోమసుద్యుపభ్యాం ఆల్గో విప్రావృతీత హవ్యైః చిత్రం హయద్వాం భోజనం నస్తిన్యత్ర మహిష్మందం విలోకం యోమానం దధతే ప్రియస్సన్ ఉదత్యద్వాం జురతే అశ్వినా భూత్యవాహనాయ ప్రతీత్యం హవిర్దే అధియద్వర్త ఇదవోదిధత్త ఉదత్యం భుజ్యమశ్వినాశకాయో మధ్యే జముద్రేవాదస్సముద్రే వర్ణదరాజోజువాకో మృగాయ ఛిజ్జసమానాయ శక్తముదశ్రుతం సయమే హూయమానా దాభ్యామవిన్వదమపో నస్పర్యం జిచ్ఛర్గశ్వినాశజీవి ఆరుజరతే సూక్తైరగ్రే బుధానపుటాం సుమన్మా ఇషాదం వర్ధద్యాపయోభిర్యూయం పాత స్వస్తిభిస్తదాన ఆవాం ప్రసోరోదసీమద్ధానో హిరణ్యయో వృషభిర్జాత్మస్వై ఘృతవర్తనిః పవిభీరుచానజిషాం పోఢానృపతిర్వాజినీవాన్ సభ ప్రధానో అభిమంచభూమాత్రిమంధురో మనసా జాతుయుక్తః విశోదే నగచ్చథో దేవయం ధీః పుత్రా జిజ్యామమశ్వినాదధానా స్వస్వాయసాయాతమర్వాగ్రస్రా నిధిం మధుమంతం పిబాతః విభామ్రసో బద్ధ్వా ఆయాదమానోంతాం దివో బాధతే వర్తనిభ్యా యువశ్రియం పరియోషా వృణీతసూరో దుహితా పరీతజ్ఞానాం యద్దే భయంతమవధస్రీభి పరిఘ్రంతమో మనా భామ్రయోగాత్ యో హస్యవాం నధిరావస్తపుస్రారథో యుదాన పరియాతి వర్తిః ఏనాశ్వయోరుషసోవ్యోష్టౌన్యశ్వినావహతం యజ్ఞే అస్మిన్ నరా గౌరేవ విద్యుతం దృఢానాస్మాకమధ్యసమనోపజాతం రుద్రాహివాం మతిభిర్హవన్ మన్యే నియమందే భయంతా యుగం భుజ్యమవమిద్ధం సముద్రముదోహురర్నసో అశ్రీధానై అతత్రిభిరశ్రమైరవ్యతిభిర్దంసనాభిరశ్వినా పాలయంతా నో మేహవమాశృణతం యువానాయాధిష్టం భక్తిరశ్వినావిరావత్ ధత్తం రత్నాలిగరతం చ సూరీన్ యూయం పాత స్వస్తిభిః సదానః ఆవిశ్వమానాశ్వినాగరం నః ప్రతస్థానమవాజివాం పృథివ్యాం అశ్వో న వాజీ సున పృష్టోస్థాదాయత్సేదృవసేనయోనిం శిషక్తిసావాం సుమతిష్ట నిష్టాతాపి ఘర్మో మనోజో దృరోణే సముద్రాన్ సరిదర్పిభర్తేదగ్బాజిన్న సుయుధాయుగానస్థానాన్యశ్వినాదే దివో జహ్వీష్మోషాధీషు భిక్షు నిపర్వతస్య మూర్ధనిదే సంజనాయ దాదుషేవహం నిష్టం దే బాబోషాధీష్వప్సు యద్యోగ్యాస్న వీనా పురో నిరత్రౌ అస్మే అనుపూర్వాణి చక్షుర్యుగాని సుశ్రువాంసాదిదశ్వినా పురోన్నభి బ్రహ్మాణి చక్షాధే ఋషీణా ప్రజాతం పరమాజనాయాస్మేవా వస్తు సుమతిష్ట నిష్టా సత్యా విష్మాన్ కృత బ్రహ్మాదమజో ఓభవాది ఉపప్రజాతం పరమావతిష్ట వివా బ్రహ్మాణ్యంతే యువభ్యాం ఇయమ్మీషాయమశ్వి రాగీరిమాంసో వృత్తిం రేషనాయుషేతా ఇమా బ్రహ్మాణి యుగయోర్నిర్మన్యూయం పాత స్వస్తిభిస్తానపస్వసో నగ్జీహీతేర్ణక్తి కృష్ణేరారురాజపంథా అశ్వామఘాగో మఘావాంగురేమదివానక్రంధరుమస్మద్యూయోతం ఉపాయానం దాదృశే మధ్యా జలసేన వామశ్వినామహం యుతమస్మదని రామమీ వాం దివానక్రం వాధ్వీరాసీసాం ఆవాం దశమవశ్యాం జ్యోష్టౌ సంనాయవో వృషణో వర్తయంతు శ్యూమగవస్తి హృదయభిరస్వీరాస్వీరాపసూమన్వం వహేతాపతి అస్తి బోధాత్రివంధురోసూమా ఆనాదేనా సత్యోపజాతమభియద్వాం విశ్వస్యోదిగాది యుపంచ్యమానం జరసో ముముక్తం నివేదవూఘసురాశుమస్వం నిరంహసస్తమతస్పర్తమద్రింద్రియాభుణం శ్రీధిరేధాతమంతః ఇయమ్ మనీషా ఇయమస్వి నాగీరిమాంసో వృత్తిం రేషణాయుషేతాం ఇమా బ్రహ్మాణి యుగయోర్నిర్మన్యూయం పాత స్వస్తిభిస్తదానః ఆ గోమతానాశ్వాపురుశ్చంద్రేణ జాతం అభివాం విశ్వా నియుత సజంతే స్వార్ఘయా సుజాతన్వా శుభానా ఆ నో దేవేభిరుపజాతమర్వాక్సజోషసానా సత్యారథేన యుగోర్జిన సఖ్యా విద్యాది సమానో బంధూనుతపస్య విత్తం ఉదుస్తోమాసో అశ్వినోరముద్రం జామి బ్రహ్మాణ్యుషదేవీ ఆవివాసం రోదసీధిక్షేమే అచ్చావిద్రోణా సత్యా విభక్తి విచేదచ్చంత శిరాభురాధ ప్రభాం బ్రహ్మాణి కారబోధరం తే ఊర్ధ్వం భానుం సవిత దేవో అశ్రే బృహదగ్నజ సవిధాజరంతే ఆపశ్చాదాన్నా సత్యా పురస్తాదాశ్వీనాయాతమధరాదుదక్కాత్ ఆ విశ్వదః పాంచజన్యేన రాజా రూఢం పాత స్వస్తిభిస్తదానః అచారే ప్రథమస్పారమస్య ప్రతిస్తోమం దేవయంతోదానా పురుదం సా పురుదమా పురాజమర్చవతే అశ్వినాగీ నిభ్రియమనోషః సా దివోదానా సత్యాయో యజతే వందతే చ అశ్నీతం మధ్వో అశ్వినా ఉపాగావాంబోచే విదధే ఋత్రయస్వాన్ అయేమ యజ్ఞం పథామో రాణాయిమాంసో వృక్తిం రేషణాయుషేధా ప్రేషితో వామబోధి ప్రతిష్టో వైర్ధరమానోపదిష్ట ఉపత్యాబన్హీ గమతో విషం నారక్షోహణా సంభృతా వేలుపాణి సమంధాం శక్మతమత్సరాయిమానో అధ్యక్షమాగతం శివేన ఆ పశ్చాదా పురస్కారాశ్వీనాజాతమధరాదు దత్తాత్ ఆదిష్ట పాంచజన్యేన రాజా యూజం పాత స్వస్తిభిస్తదానః ఇమా భూపాం దివిష్టయ ఉష్ట్రాః వందే అశ్వినా అయం వామత్వేవ దేశజీవసూవిషం విషంభిగచ్చతః ఇమం చిత్రం దదర్భోజనం నరాచోదేతాం సూనృతావదే అర్వాగ్రథం సమానసా నియచ్చతం పిబతం సోమ్యం మధు ఆయాతముపభూషతం మద్భక్తిపదమశ్వినా దుగ్ధం పయో మృగనాజేన్యావసూమానో మధ్యష్టమాగతం అశ్వాసోజే వాముపదాశుతో గృహం యువాం దీయం దీర్ఘరా మక్షోజభిర్నరాహయే విరశ్వినా దేవాజాతమస్మయు అధారయంతో అశ్వినా వృక్షశ్రయంత సూరయా తాజం సతో భగవద్భ్యో ధ్రువం యశ్చర్దిరస్మభ్యం నా సత్యా ఉదస్వేన సమదాసూషు పుర్నర ఉదక్షీయంతి సుక్షీణిం యోగ్రావోది విచార్దేనా విష్కృణ్వారామహిమానమాగాద్ అపద్రుగస్తమా వరదృష్టమంగీరస్తమాపత్యా అజీగః మహేనో అజ్ఞసూ విరాజ బోధ్యుడో మహే సౌభాగాయ ప్రయంధి చిత్రం విరయం యశసం ధేహ్యస్వేదే విభత్తేషు మానుష్ట్రపస్యం ఏతేత్యే భానవో దర్శదాయాశ్చిత్రాగుషసో అమృతా సాగూహ జనయంతో దైవ్యాని ప్రధాన్యా ప్రణంతో అంతరిక్షాభ్యరస్తు ఏదాశ్రాయుజానాపరాగాత్పంచక్షితీర్పరి సజ్జోజీగాతి అభితశ్యంతీ మయునా జనానాం దివోదూహితాభుపరస్య పత్నీ వాజిదీపతీ సూర్యస్య యోరాజిత్రామఘారాజయీ సేవసూనాం నిషిష్ట జనయంతి మహోర్జునావృచ్ఛతి వన్నీభిర్గృణానా ప్రతిద్యుతా నామ ఋషాసో అశ్వాస్తిత్రాదృశ్రన్నృఢసంపహంతః జాతి శుభ్రావిశ్వమిశారథే దదధాదిరత్నం విధతే జనాయ సత్యా సత్యేభిర్మహతి మహద్భిర్దేవీ దేవేభిర్యజతాయజత్రైః రుజదృఢాయజదృశ్రియాణాం ప్రతికామపురసం వావసంత ఓ నోగోవద్ధీరవద్ధే హిరత్నముషో అశ్వావద్గురుభోరో అస్మే మానో బర్హిపూరుషదానిలేకర్యూయం పాత స్వస్తిభిస్తదానః ఉదజ్జ్యోతిరమృతం విశ్వజన్యం విశ్వానరస్త వితాదేవో అశ్రే క్రత్వా దేవానామయక్షురావిరగర్భువనం విశ్వభృతాః క్రమే పంథా దేవజానా అదృష్టవర్ధంతో వసూభిరిష్టాసః అభూజుగేరుదీచ్చాదీహన్యేభ్యః తానీ బహుళాన్యా సంజ్ఞా ప్రాచీనముదీతా సూర్యస్య పరిచారీవాచరంజుషో దృక్షేణ పునర్యతీవ తయిద్దేవానాం దధమాద ఆసన్నృతాభారక్రమయ పూర్జాసాః గూఢం జ్యోతిపితరో అన్వవిందన్ సత్యమంత్రాజనయన్నృషాసం సమాన పూర్వే అధిసంగదాసస్సంజానతేన జాతంతే మిథస్తే తే దేవానామీరంతి ప్రధాన్యమర్థంతో వసూభిర్యాజమానాః ప్రజిత్వా సోమైరీలదే ప్రతిష్టావుషద్భుతస్సు భగే దుష్టువాంసాః గవాత్రీ వాజపత్న భుక్షోషస్సు జాతే ప్రథమాజరస్వ ఏషా నేత్రీ రాధసూనామురాభ్య దేవతిష్టై దీర్ఘసురం రజిమస్మే దానాయూజం పాత స్వస్తి విశ్వదాన ఉపోరుతేజోషాశ్వమం జీవనమ్రాజరాజీ అభూరగ్నిస్వమిధేమానూషా నామగర్జోర్బాధమానాంసి విశ్వం ప్రదీతి ప్రజాబుదస్థాదృషద్వాసో బిభ్రాతి శుక్రమస్వైత్ హిరణ్యవర్ణాశుశీగతం భగవాం మాతా నేత్యన్నామరోజి దేవానాం చక్షుస్సుభగావహంతి శ్వేతం నయంతి శుశీకమస్వం ఉషాదర్యక్తామఘాభూత అంతీ వామాధూరే అమిత్రముచ్చోర్వీం గవ్యోతిమభాజం గృహీన యావయద్వేషావరావసూరి చోదయ రాధో గృహతే మాఘోని అస్తే శ్రేష్టేభిర్భానుభిర్విభాష్యుషో దేవి ప్రతిరందీరాయోః ఇషం చ నో దధతి విశ్వవాదే గోమదస్వా భద్రవతాధాః యాన్ పాదివో దుహితర్భర్ధయంతుషస్సు జాతే మహిషకృషజఠాః స్మాధారయ విశ్వం బృహంతం యూజం పాత స్వస్తిభిస్తదానః విశ్వజం ఉషో అల్వాచా బృహతాజ్యోతిష్మస్మభ్యం వక్షి ప్రతీషీమద్భిర్దే సమిద్ధ ప్రతిప్రాధో మతిభిర్గృహంతా ఉషాయా దిజ్యోతిషాపాధమానా విశ్వాపదేవీ ఏతృశ్వరస్థాజ్యోతిర్యంతి విభాతి అదీయన్ సూర్యం యజ్ఞమగ్నిమాచీనం తమో అగాధజుష్టం అతే దీవోదూహితా మధోజీ విశ్వే పశ్యన్ దృఢం విభాతి ఆస్థాదృఢం స్వయా యుజ్యమానమాయమస్తాదస్సుయుజో వహంతి ప్రతిద్వాద్య సుమనసో గృహంతాస్మాకాసో భగవానో భయం చ ఇల్విలాయధ్వమృషసో విభాతీర్యూయం పాత స్వస్తిభిస్తదానః యూషాపరథ్యా ఆజనానాం ప్రత్యక్షిర్మానుషేర్బోధయంతి సంద్రగ్భిరక్షభిర్భానుమశ్రేద్భిశోర్జోరోదసీచక్షరావః వ్యంజతే దివోహందేష్వర్గోన్విశోమయుక్తాభృతోయదంబే సందేగామస్తమావర్తయంది ద్యోతిర్యచ్ఛంది సవితేవ బాహూ అభూదృషా ఇంద్రతమా మధోన్యజీరణసుమాంసి దివో దేవీ దూహితాదధాత్యంగీరస్తమా సుకృతే వసూని రావజుషో రాధో అస్మభ్యం రాస్వరావస్తోతృభ్యోరదో గృహాయజ్ఞేషభ్యారవేణోద్రేరౌర్ణో దేవం దేవం రాధసే చోదయంత్యస్మధ్యక్సూనృతా జీరయంతి యుచ్ఛంతీన సనజే ధియోధారూజం పాత స్వస్తిభిస్తదానః ప్రతిస్తోమేభిర్వృషసం వసిష్ఠాదీర్భిర్విప్రా సప్తసమాబుధ్రన్ విమర్తయంతీర్వ్రజసీ సమంతే ఆవిష్కృణ్వలీ భువనాని విశ్వా ఏకాశ్చానభ్యమాజర్తానాగోద్వీతమోజ్యోతిషోషాబోధి అగ్రయేతిరక్రయాచీకిత్సూర్యం యజ్ఞమగ్నిం అశ్వావతీర్గోమాతీర్నపురాసో వీరవతీ సదముచ్చందు భద్రా ఘతం ద్వారా విశ్వద ప్రపీతారూయం పాత స్వస్తిభిస్తారా భద్రం నో అపి వాదయమనా హరి ప్రత్యోదర్శ్యాయ్యోచ్చిహితాదివ అభోమహి వ్యయదిక్షోతిష్కృణోతి సూరీ ఉదశ్రయా సృజతే సూర్యస్రాంగుజన్నక్షత్రమద్వ తవేదోషోర్యసం భక్తేనాగమేమహి ప్రతిపాదుషితర్దిపముషో దీవా భూస్మహి యావహసి పురస్పాఘం వనన్వదిలగ్రన్నదాసుషేమయః ఉచ్చందీయాకృణోషి మంగళామహి ప్రణఖేయే విశ్వదృశే అస్యాస్తేరత్రభాజీవనే భజనం శ్యామ మాతుర్న సూనవాః తచ్చేత్రం రాధా భరోషో యద్దీర్ఘశ్రుత్తమం యత్తే జివో దిహితర్మర్తభోజనం తద్రాస్వభురగామహై స్రవస్సూరిభ్యో అమృతం వరత్వరం వాజాం అస్మభ్యం గోమరః సోదయిత్రీ మఘోన సూదృదావరద్యుషావచ్చరవశ్రిభాః ఇంద్రావరుణాయువనద్వదాయ నోభిషేజనాయమహి సర్వ గచ్చరం దీర్ఘ ప్రాయమోపష్యతి భయం జాయమృతనాసుదూఢ్యాః సమ్రాణ్యస్వరాణ్య ఉచ్చదేవా మహాంతావింద్రావరుణ మహావాసు విశ్వే దేవాదృపరేభ్యోమృణాసంబరంద్రోన్వాన్యోజసూర్యమైరయనం దివి ప్రభుం ఇంద్రావరుణామదే అస్య వాయో పింబరమభితః పింబదంధియాః యువా విద్యుత్సమృతనాసుబంధాయో యువాం క్షేమస్య ప్రసవే విజ్ఞావః ఈశానామస్మ ఉభయస్య కారవరుణాసురవాహవామహే ఇంద్రామరుణాయ ఇమాని క్షేమేణమిత్రోవరుణందు వస్తది వరుద్ధిరుగ్రస్వభమన్యీయతే మహేశుల్కాయ వరుణశనత్విభోజోమిమాతేభవశయత్స్వం అజామి మన్యశ్రధయన్ తమాదీరద్దభ్రేభిరణ్యః ప్రవీణోతి భూజసః నమం ఘోరూరిగాధిపద్వరుణానతపకృతశ్చన యేవాగచ్చో భీతో అధ్వరమనదం వర్తస్య నదే పరిహృతి అర్వాంగదీవ్యేనాపసాగతం శృణుతం వేదిదోషద యువోర్హిసఖ్యమురవాజాప్యం మాధీకమింద్రావరుణాని గచ్చరం అస్మాకమింద్రావరుణాభరే భరే పురోజోధాభవతం కృష్ణోజసా యద్భాంగవంతముభయే అధ స్మృతిరస్తోకశరణాయస్య సాధిషు అస్మేంద్రో వరుణో మిత్రోర్జమాద్యుమ్నం గచ్చంతు మహిళర్మ సప్రసాః అభద్రం జ్యోతిరీతేర్ృతో దేవస్య శ్లోకం సమితుర్మనామహే యుగాన్నరాపస్య మానాథాప్యం రాజానవ్యంతః పృథుపరిశవోయో దాసాచ్యాభరమార్యాసుదాసమింద్రావరుణావదావతం సమయంధ్వజోజస్మిన్ ప్రియం స్వదృశస్తత్రాలయింద్రావరుణాధీమోచరం సంభూమ్యా అంతాధ్వజిరాదృక్షదేంద్రావరుణాధిఘోష ఆరోహత్ అస్తర్జనామరాదయోర్వాగవసాహవనశ్రుతాగతం ఇంద్రావరుణాధనావిరవ ప్రతిభేదన్వన్వందాత్మసుదాసమావతం బ్రహ్మాణ్యేకాం శృణుతం కవీమణి సత్యాదృత్సూ నామభవద్పురోహితి ఇంద్రావరుణాభ్యాతమంది మాఘాన్యో వరుణాపరాదయ యువం గివస్వ ఉభయస్య రాజదోఘస్మానోపతం పార్యే దివి యువాంగవంత ఉభయాశిశ్రుమస్వరూనం చ సాధయే యత్ర రాజభిర్దశభిర్నిబాధితం ప్రసూదా సమావతం కృత్సూభిః సహ తస రాజాన సమీత అయజ్జవస్సుదాసమింద్రావరుణానయూయుః సత్యానృామస్తుర్దేవాజే నామభవన్ దేవూరిలు దాసరాజ్ఞే పరీయత్తాయ విశ్వతస్సు దాసామింద్రావరుణామశిక్షరం శ్రీత్యంజోయత్ర నమాసాకపద్భినో ధియా ధీమంతో అసపందృత్సవః వృత్తాన్యన్యస్స విధేషు జిఘ్నాతే వ్రతాన్యన్యో అభిరక్షతే సదా కవామేవామృణనాసు భక్తిభిరస్మేయింద్రావరుణా శర్మా యచ్చరం అస్మేయింద్రో వరుణో మిత్రో అర్యమాద్యుమ్నం యచ్చంతు మహి శర్మాధ ప్రసాహ అబద్ధం జ్యోతిరీతేవృతృతో దేవస్య శ్లోకం సవితుర్మణామహే ఆవాంగారానామధ్వరేవాభ్యేభిరింద్రావరుణానమోభిః ప్రవాంఘ్రాజీవాక్వోర్జానామహిత్మనామిషూరూపాదిగాపి యుగో రాష్ట్రం గృహలింద్రౌర్యౌ సేతుభీరీశ పరీణో హేణో వరుణస్య విద్యాృణ్ణయింద్రః కృణవదు లోకం కృతన్నో యజ్ఞం విదసే సుచారుం కృతం బ్రహ్మాణి సూర్యు ప్రశస్త ఉపోరయద్దేవదూతో నయేతు ప్రణస్వార్యాభిరుతిభిస్తిరేతం అస్మేయింద్రావరుణా విశ్వవానం ప్రయంధత్తం వసుమంత్రం వృక్షం ప్రజాదిత్యోదయూని అయ్యమింద్రం వరుణమష్టమేకే ప్రావత్తోకేతనూ జానా సురత్నాసో దేవీ లింగమే యూజం పాత స్వస్తిభిస్వదాన ృతప్రాజీవామృష్టమీయే స్వర్ధం దేవాజేషుజ్జమపదం జీవంతాంద్రావరుణమిత్రాన్మరాజసర్వాభిషూజ ఆపస్థిద్ధిస్వరస్వదేవీంద్రవరుణం దేవరాధు కృష్ణీరణ్యోధారజాది ప్రవిత్రావృత్రాణ్యన్యోప్రదీనీహంతి సుకృతమృదజయసుభోదాజాదిత్యసవసావాన్నమస్వామి ఆవర్తదేవాజ ప్రయస్వాన్ ఇయమింద్రం వరుణమష్టమేజీ ప్రావత్తోకేతనజేతూ జానా సురత్రాసో దేవీ లింగమే యూజం పాత స్వస్తిభిస్సదానః ధీరాత్మస్తమహిరాజనోం శివ్యస్తస్తం భరోదసీతి దుర్వీ ప్రభాకాష్పన్నోరుదే బృహంతం ధీరా నక్షత్రం పప్రసచ్చ భూమ ఉదస్వయాన్వాదన్వాదాన్వాంతర్వరుణే భువాని కిం మే హ్యమరే నానోజుకం సుమనా అభిఖ్యం నిచ్చేదేనో వరుణదిదృక్షూపో విదృషో విదృక్షం సమానమిన్మే కాయస్థిరాహయం ఫలుభ్యం వరూ నో గృణీతే ఆదవరుణజ్యేష్టం యత్సోదానందిఘాంతసిదహాయం రథం మే వోచో దూలభస్వధావో వత్వానేనానమసాధురజీయా అవద్భ్రా నిమిత్యాశయానో భయా భయం చ కృపాతనుభీః అవరాజన్ పశుర్భన్నతాయం సృజా భత్సన్నతాన్నోపశిష్టం నదస్వోదక్షో వర్ణర్భిభీత గోపచిత్తిః అస్తిజ్యాజాన్కరీయసౌ భారే స్వప్నస్తనే దృతశ్చ ప్రజోతా అరం దాసో నీరుడే కరాన్యహన్ దేవా జభూర్ణయేనాగాః అచేతయదచితో దేవో అర్యోగత్సం రాజే కవిత రోజునాది అయం సుదుభ్యం వర్ణస్వధామో హృదిస్తో బహుపశ్రుతస్థితస్తు సన్నాక్షే మే సముయోగే నోమస్తు యూయం పాత స్వస్తిభిస్తదానః రథో వరుణ సూర్యాయ ప్రాణాం దిశముద్రియా నదీనాం సర్గో న సృష్టో అర్వదీర్ణదాయం చకార బహిరవీరభ్య ఆత్మా దేవాదోరీనోత్పసన్నభోరేషన్ అంతర్మహీరోదీమే విశ్వాణ ప్రియాణి పదిష్టసో వరుణస్తిష్టా ఉభేపశ్చిరోదీస్మే కవయో యజ్ఞధీరా ప్రచేతసోదయం తమన్మ ఉపాచ మే వరు నో మే ధీరాజత్రిస్తామాభ్యాభిభర్తి విద్వాన్ పదస్య గుఖ్యాలమోషద్యుగాజమి ప్రభుపరాజశిక్షన్ తిస్రోద్యాబోలీగా అంతరస్మిన్ తిస్రో భూమిరాష్ట్రద్విధానా కృతో రాజావరుణశ్చక్రజేతనం దివి ప్రేంఖం హిరణ్యం సుభేనం అభసింధం వరుణోద్యౌరీవస్థాద్ధరతోన శ్వేతో మృగస్తు విష్మాన్ గంభీరసం సోరజసో విమానస్సు బాణక్షత్రస్వరో అసరాజా యో భృణయాదిగృహే జానో వయం శవరుణే అనాగా అనుభ్రాణ్యదీతే గృహంతో యూయం పాద స్వస్తిభిస్తదానః ప్రసంధ్యమాం వరుణాయ ప్రేష్టా మృంగదిష్టమీరుషే భరస్వ శంకర దేయరత్నం సహస్రామఘం మృగాణం మృగంతం అధాన్మస్య సందృహం జగన్వానగ్నేరణీకం వరుణస్య వంశి స్వాహర్యరస్మన్నధిపాహుఅంధోభిపాపవద్విషయే నీయాత్ ఆయ ద్రుగా భవరుణశ్చ నామంద్రయత్స ముద్రవీరయా భవద్భ్యం అభియదపాంశ్వభిశ్చరాభరప్రేఖయీంఖయావహై సుభేతం వశిష్టం ఘవరో నో నావ్యాధాగృహింద్రస్వభావోభిః శ్రోదారం విప్రస్తుతిగణపే అహ్నాం చాన్నుద్యావస్తరణ్యాదృశాసాః వా అత్యానీనౌ సఖ్యా బభూవస్సజావహే యజగం పురాచీత్ నిహంతం బాణం వరుణస్వధామ సహస్రద్వారం జగమా గృహంతే జగామిరణ ప్రియ శ్రీకృణవత్సాతే అపోవన్వారాధీతేపస్థాద్యూయం పాద స్వస్తి విశ్వదాన భోజువర్ణమృగ్మయం గృహం రాజన్నహంగమం మృగాసుక్షత్రమృగయ ధర్మధూమందా ఈశానాయ ప్రభు దివ్యసాక్షుభ్యం వాయోదం వర్తే ప్రశస్తం జాతో జాతో జాయతే భాజ్య ూరోదీమే రాజే దేవీనాదిదేవం అధ వాయుం నియుత స్వస్థస్వాతం వసూధిరికే ఉచ్చన్మృగతృగ్యోర్వముషిజోవృస్వన ప్రతిమస్వశ్రురాపా యుక్తూనాపహంతి ఇంద్రవాయువీరవాహం రథం వాదీశానయోరవివృక్షస్వరంతే ఈశానాశోదే దేస్వోభిరస్వేభిర్వసోభిర్గిరణ్యైః ఇంద్రవాయో సూరయో విష్ణమాజుర్వద్భిర్వీరైనాశుతస్యో అర్వందోనస్వసోభిక్షమానాయింద్రవాయో సుష్టుభిర్వసిష్ఠాః ఆదయంతస్వదేహువేమయూజమానస్వస్తిభిస్సదానః భువిధనగరపరాధారే ూర్యేణాయ గోపాధస్వరూర్వీ ఇంద్రవాయోర్వామీకమీష్టం ీవోన్నాంగయుధస్వేధాస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేదస్వేద యూసదం పరిహిరేదం నిజుపానాయుతస్పార్ఘవీరాజాతర్వాదం విభా ప్రభేదం మద్భోగ్రవధ ప్రేదానాముక్తమస్మే సదం నియుతో సహస్రమింద్రవాయుశ్వరాశ్వరం తే ఆభిర్జాతం సువిరత్రాభిరర్వాదం నా ప్రతిభృత సమధ్వాః ఇంద్రవాజోషర్వశిష్టా వాజయం దస్వసే హువేమ యూజం పాత స్వస్తిభిస్తూషి పాపన సహస్రం తేజీలో విశ్వవార ూర్వేయీరోధ్వరేష్స్థాత్స్వమీంద్రాయ వాజపేపి బై ప్రయద్వామ్మో అగ్న్యంభరంధ్వర్యో దేవయం తస్వీభిః ప్రజాభిర్యాసీదాస్వాం సమర్థా నిజద్భిర్వాజభిష్టదే దురోమే ఇల్లోరయం సుభోజ సంయమస్వని వీరంగభ్యమస్వయం చరాధా ఏ వాయవ ఇంద్రమాదనాసాదే వాసో నిరోధనాసో అర్యః ృత్రణి సూరిభిష్టావతాంసో యుధానృమిత్రా ఆరో నిర్భిశ్వదనీభిరధ్వరం సహస్రుణీభిరుపయాజ్ఞం ఆయో అస్మిన్ సమేవాదయస్వయూజం పాదస్వస్తిభిస్తాన ేంద్రాగ్నివృత్రహరేషాజోహీవాజం సత్యభూషతే జ్యేష్టాసీ భూతం సాకమృతాసవసూశుభాంసా క్షయంతౌ రాయోజవసస్య భూదే కృంగం వాజస్య స్థవీరస్య గృష్వేః ఉపోహయద్విదతనం వాజినో గుర్ధీభిర్విప్రా ప్రమదిమిచ్చమానాః అర్వంతో నరాష్ట్రాం నక్షమానా ఇంద్రాగ్నిజోహువతో నరస్తే ప్రమజమిచ్చమానీర్యసతం పూర్వభాజం ఇంద్రాగ్నివృత్రహణాసు వజ్రా ప్రణోలవ్యేరతం దేష్ణై సంయన్మహేమి సతీ స్పర్ధమానే అదేవయం విదథే దేవయుభిస్తోమసుజనేన ఇమా మృతోమసుముపనగేంద్రాగ్నిసౌ మనసాయాతం నో జిద్ధి పరిమంనాథే అస్మానాభాం సస్వద్భిర్వృతీయవాజై సో అగ్నేనామసమిద్వోచ్చామిత్రం వరుణమింద్రం వోజే యత్సేమాగస్తృమాతృగతర్యమాదీతిశ్రసందు ఏదాగ్నరాజుఘానాథిష్ఠీర్యువోసాభ్యశ్యామవాదాని ేంద్రో నో విష్ణుర్మరుద పరిక్షస్తిభిస్తాన్వాంద్రాజ్ఞే పూర్యస్తూతి అభ్రాదృష్టిరీవాజిని సుహృతం చదుర్హవమింద్రాజ్ఞేవనాథం ఈశానామిష్టతం నరేంద్రాగ్నేమాభిషస్తే మానోరీరథతం నిలే ఇంద్రే అజ్ఞానమో బృహస్సు వ్యక్తిమేరయామహే ధియాభేనా అవశ్యమాః తాభిషస్వం దయీరతయిత్సా విప్రాసభూతయే సపాధో వాజసాతయే ేర్భిర్వీపన్యవ్రజస్వందోహవామహే మేధసాదాశ్రవాహ ఇంద్రాగ్నే అవసాగతమస్మభ్యం దర్షణీ సహ మానో దుస్సంసీసత నాగస్య నో అరారుణోధోర్తి ప్రణంగత్యస్య ఇంద్రాగ్నే సర్మ యచ్చతం గోమద్భిరణ్యవద్వసుయద్వామస్వాపదీమహే ఇంద్రాద్ధీతద్వామేమహి యత్సోమాసురేణ ఇంద్రాగ్నీయజోహవుః సప్తీవంద్రాసపర్యవాః ముక్తేభిర్వృత్రహంతమాజామందానాశిదా గిరా ఆంగూయైరావివాసతః విద్వృష్ణం సంవర్ధం దుర్విద్వాం సంరక్షస్వినం ఆరోగం హన్మనాహతము దధిం హన్మనాహతం.